ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. దండలో దారం దాగుందని తెలుసును, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా. పూల దండలో దారం దాగుందని తెలుసును, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా. నవ్వినా ఏడ్చినా, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. ఏ కన్నీటనకాల ఏముందో తెలుసునా. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. మనసు మూగదే కానీ బాసుండది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది. మనసు మూగదే కానీ బాసుండది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది. ఎద మీద ఎద పెట్టి సొదలని ఇనుకో, ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకు. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముక్కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు. ముక్కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు. కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు, కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపిది. మూగ మనసు బాసలు, ఈ మూగ మనసు బాసలు మీకిద్దరికీ శేషలు. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వు